కబంధకృత స్తోత్రము ఆరా కాం తొమ్మిదివ సర్గ. గంధర్వ ఉవాచ: స్తోతు ముత్పహతే మేద్య మనోరామాది సంభ్రమా త్వామనంతమనాద్యంతం మనోవచామ గోచరం. ముప్పే సూక్ష్మింతేరూపామ వ్యక్తం దేహద్వయ విలక్షణం దృగుపమితరత్సర్వం దృశ్యం జడనాత్మకం. ముప్పే ఒక్క తత్కథం త్వాం విజానీయద్వ్యతిరిక్తం మనః ప్రభో బుద్ధ్యాత్మభాసయో రైక్యం జీపా ఇత్యభిధీయతే బుద్ధ్యాదిసాక్షి బ్రహ్మైవ తస్మిన్ నిర్విషయే అఖిలం ఆరోప్యతే జ్ఞానవశా నిర్వికారేఖిలాత్మని. హిరణ్యగర్భస్థే సూక్ష్మం దేహం స్థూలం విరాటస్మృతం భావనా విషయోరమ సూక్ష్మంతే ధ్యాతృ మంగళం భూతం భవ్యం భవిష్యచ్చయత్రేదం దృశ్యతే జగత్ స్థూలే అండకొసేదే హేతే మహదాదిభిరావృతే సప్తభిరుత్తరగుణై వైరాజోధారణశ్రమ. ముప్పై నాలుగు ముప్పై ఐదు డెబ్బే త్వమేవ సర్వకేవల్యం లోకాస్తే వయవాహస్మతాః పాతాలంతే పొదములు పాస్తవ మహాతలం రసాతలంతే గుత్పాతు తలాతలమితీర్యతే జానుని సుతలం రామ ఊరుతే వితలంతథా. అతలంచ మహీరామ జఘనం నాభిగం సభ్య వరహస్థలంతే జ్యోతింపి గ్రీవతే మహుచ్యతే వదనం జనలోకస్తే తపస్తే శంఖదేశగం సత్యలోకర్ఘుశ్రేష్ఠ శీర్షణ్యాస్తే సదా ప్రభో ఇంద్రాదయోలోకపాల బహవస్తే దిశశ్రుతి అశ్వినోనాసికే రామ వక్త్రంతే నిరుదాహృత చక్షుస్తే సవితారామ మనశ్చంద్ర ఉదాహర్త భ్రూభంగా ఏవకాలస్తే బుద్ధిస్తే వాక్పతిర్భవేత్ రుద్రోహంకార రూపస్తే వాచశ్చందాసితే వ్యయమస్తే. దంష్టదేశస్థోనక్షత్రాణి ద్విజాలేహ సోమోహకరిమాయ సృష్టిస్తే ఉపాంగమోక్షణం నిమిషోన్మేషనే రాత్రిదివా దైవ రఘుతమ సముద్రా సప్తా తే కుక్షినాడో నదృస్తవ ప్రభో రోమాణి వృక్షాశథయోరేతో వృష్టిస్తవ ప్రభో మహిమాజ్ఞానశక్తిస్తే ఏవం స్థూలం వపుస్తవ యదస్మిన్ స్థూలరూపేతే మనస్సంధార్యతే వరేహ అనాయాసిన ముక్తి స్యాదతో న్యన్నరహి కించన అతోహం రామ రూపంతే స్థూలమేవాను భావయే. యస్మిన్యాతే ప్రేమరస సరోమపులకో భవే తదే వముక్తి స్యాద్రామేదాతే స్థూలభావకః తదప్యాస్తాం తవై వాహమేత ద్రూపం విచింతయే ధనుర్భాణధరం శ్యామం జటావల్కలభూషితం. ఆపీచ్య వైసం సీతాం విచిన్వంతం సలక్షణం ఇదమేవ సదా మెస్యాన్ మానసే రఘునందన సర్వజ్ఞ శంకర సాక్షాత్ పార్వత్యా సహిత సదా. నలభే తొమ్మిది త్వద్రూపమేవం ధ్యాయన్నాస్తే రఘుత్తమయాభే ముముషునాం సదాకాశ్యాం తారకం బ్రహ్మ వాచకం రామరామేత్యుపదిశ సదా సంతుష్టమానసహాయాభే ఒక్క అతస్త్వం జానకీనాథ పరమాత్మా సునిశ్చితః సర్వేతే మాయా మూఢాస్త్వాం నజానంతి తత్వతయాభే రెండు నమస్తే. రామభద్రాయ వేధసే పరమాత్మనే అయోధ్యాధిపతే తుభ్యం నమస్సౌమిత్రిసేవిత తాహిత్రాహి జగన్నాథ మాం మయవృణోతుతే. శ్లో ముప్పె నుంచి యాభై నాలుగు వరకు తాత్పర్యము: రామ, నా మనసిప్పుడు అనంతుడును, ఆద్యంతములు లేనివాడును, అగోచరుడు ఆగు నిన్ను మిక్కిలి సంభ్రమముతో స్తుతించుటకు వేగిరపడుచున్నది. నీరూపము తెలియరానిది, వ్యక్త ప్రపంచము కన్నను భిన్నమైనది, విరాట్ హిరణ్య గర్భ రూపములు రెంటికీ భిన్నమైనది, జ్ఞాన రూపమైనది. నీవు తక్క తక్కిన ప్రపంచమంతయు దృశ్యము కావున జడమైనది, అది అనాత్మరూపము కావున ప్రభో ప్రపంచ విలక్షణమైన నిన్ను జడమైన మనస్సు ఎట్లు తెలుసుకొనగలదు? బుద్ధికిని దానిలోని ఆత్మప్రతిబింబమునకును అభేదమైనవాడు జీవుడని చెప్పబడుచున్నది. నీవు బుద్ధి మున్నగు వాటికి సాక్షియగు బ్రహ్మమే నిర్విషయుడవు నిర్వికారుడవు సమస్తమునకును ఆత్మవైనవాడవు. నీయందు అజ్ఞానము వల్ల సమస్త ప్రపంచము ఆరోపింపబడుచున్నది. నీ సూక్ష్మ శరీరము సర్వసూక్ష్మ సమష్ట్యగు హిరణ్యగర్భుడు, నీ స్థూల శరీరం సర్వసూల సమష్ట్యగు విరాట్టు, రామ, నీ సూక్ష్మ శరీరము ఉపాసకులకు ధ్యేయమై ధ్యానించు వారులకు మంగళమసుగును. ఆ సూక్ష్మ శరీర 72 మందే భూత భవిష్యద్వర్త మానరూపమైన జగత్తంతయు ధ్యానించు వారలకు గోచరించును. బ్రహ్మాండము తన కన్న పదిరెట్లు పెద్దదగు పృథివిచే వ్యాపించబడియున్నది. దానికన్నా పదిరెట్లు జలముచేతను, జలము కన్న తేజన్సుచేతను, దానికన్న వాయువు, దానిని మించి ఆకాశము పెద్దది, వాటిని మించి అహంకారము, అంతకన్నను మహత్తత్వము పెద్దది. వీటిచేత బ్రహ్మాండము కప్పబడి ఉన్నది. ఇదే స్థూలదేహము. ఇందులో విరాట్టు పెరుగుతూ ఉంటాడు. దీనినే సాధకులు పాసించెదరు. సమస్త ప్రపంచము ముక్తి పొంది నీవే ఎగును. లోకములన్నీ నీ కవాయవములేయున్నవి. పాతాళము నీ పాదములు, మడమలు మహాతలము, నీ చీలమండలు రసాతలము, పిక్కలు తలాతలము. రామ, నీ మోకాళ్ళు సుతలము, నీ తొడలు వితలము, నీ జఘనము అతలము. భూలోకమున్ను ఆకాశమున్ను నీ నాభి బొడ్డు, నీ వక్షస్థలము స్వర్గము, నీ మెడ మహర్లోకము, నీ ముఖం జనలోకం, నీ నొసలు తపోలోకం. రామ, నీ శిరస్సు సత్యలోకం. ఇంద్రాది దిక్పతులు నీ చేతులు, దిక్కులు నీ చెవులు, అశ్వని దేవతలు నీ ముక్కు. రామ, నీ నోరు అగ్ని, కన్నులు సూర్యుడు, మనసు చంద్రుడు, నీ భృకుటియే కాలము, నీ బుద్ధియే బృహస్పతి, నీ అహంకారము రుద్రుడు, నీ దంతములు నక్షత్రములు, నీ నవ్వు మోహము కలిగించు మాయ, నీ కడగంటి చూపుచే సృష్టి కలుగును, నీ పురోభాగము ధర్మము, నీ వెనుక భాగము అధర్మము. రామ, నీ కన్ను మూయిట రాత్రి, కన్ను తెరచుట పగలు, నీ కడుపు సప్త సముద్రములు, నీ నరములే నదులు, రోమములే వృక్షములు, ఔషధులు, నీ రేతస్సు వర్షము. ఈ ప్రపంచము యొక్క జ్ఞానశక్తి సమష్టియే నీ గొప్పతనము. ఇది స్థూల శరీరం. ఈ నీ స్థూల శరీరమందు మనస్సుంచి ఉపాసన చేసిన ఎడల అనాయాసముగా మోక్షము కలుగును. ఇంత 73 నీ కన్నను ఉత్తమమైన మోక్షోపాయము లేదు. రామ, మనుష్యుడు నీ స్థూల రూపమునెప్పుడు ధ్యానించునో అప్పుడే అతనికి మోక్షము కలుగును. అది అట్లుండనిమ్ము. ధనుర్భాణములు ధరించినట్టియు నల్లనిదియు జడలచేతను నారుచీరలచేతను అలంకరింపబడినదియు యవ్వనపు వయస్సు కలిగనదియు సీతను వెదుకుచున్న లక్ష్మణునితో కూడినదియు నీ ఈ రూపమునే ధ్యానించదను. ఈ రూపమే నా మనసు నందెల్లప్పుడు ఉండుగాక. రామ, సమస్తము తెలిసిన శంకరుడు పార్వతితో కూడినవాడే ఎల్లప్పుడూ ఎడతెగక ఇట్టి రూపమునే ధ్యానించుచున్నాడు. శివుడు కాశీక్షేత్రమున సన్నిహితుడై అక్కడ మృతి పొందిన వారికి బ్రహ్మమును బోధించు, రామరామ ఎనెడు తారక మంత్రమును ఉపదేశించుచు ఎల్లప్పుడూ సంతోషము పొందిన మనస్సు గలవాడైయున్నాడు. సీతాపతి, అందువల్ల నీవు పరమాత్మవని నిశ్చయమగుచున్నది. అయినను అందరూ నీ మాయచే మూఢులై నిన్ను యథార్థముగా తెలియలేకున్నారు. ఎల్ల లోకములకు మూలకారణమును పరమాత్మయు రామభద్రుడవగు నీకు నమస్కారము. అయోధ్యాపతి లక్ష్మణ సేవిత, నీకు నమస్కారము. లోకనాథ రక్షింపుము, నీ మాయ నన్ను ఆపరింపకుండుగాక అని కబంధుడు స్తోత్రము చేయగా సంతోషముతో రాముడు అతనిని అనుగ్రహించి యోగులచే పొందదగిన ఉత్తమ స్థానమును పొందించెను. ఫలశ్రుతి, ఎవరు ఎల్లప్పుడూ ఇతర తలంపులు లేక భక్తితో ఆగముక్తమైన ఈ స్తోత్రమును జపించుదురో వారలు సంసారము నుండి విడువబడి నిత్యానుభవగము తేడగు శ్రీరామచంద్రుని పొందుదురు. కబంధుడు పోతూ రాముని శబరి ఆశ్రమమునకు పోయి ఆమెను కలుసుకోమని చెప్పెను. వారు శబరిని దర్శించారు. ఆమె రామునికి సాష్టాంగ నమస్కారము చేసి అన్ని సత్కారములు చేసి పూజించినది. శబరి భక్తి సంపన్న ప్రాంజలి వాక్యమబ్రవీత్.